ఆ శక్తులు నీలమేఘము వంటి కాంతి గలిగి చేతులందు కత్తిడాలు ధరించి యుద్ధమునకు సన్నద్ధులయ్యుందురు. వారు జగదీశ్వరీదేవి యొక్క సేనానాయికలు. వారు బ్రహ్మాండములను తలక్రిందులు చేయగల శక్తితో కూడినవారు. దేవీ శక్తి సంపన్నులు. అనేక రథములనెక్కి అనేక శక్తులను ధరించియుందురు. ఆదిశేషునకు కూడా వారి పరాక్రమమును తెలుపశక్యము కాదు. అట్టి ఇంద్రనీల ప్రాకారము ముందు 10 యోజనములు పొడవు గల గొప్ప విస్తారముతో కూడిన ముత్యాల ప్రాకారము కలదు. అచటి భూమి అంతయు మౌక్తికమయమే. అచట మధ్య భాగమున 8 రేకులు గల పద్మమున్నది. అది కూడా ముత్యాల కాంతితోనే ప్రకాశించుచుండును. ఆ కమలమందలి కింజల్కములు లెక్కకు మిక్కిలిగా నుండును. అచట దేవితో సమానమైన ఆకారమును ఆమె ఆయుధముల వంటి ఆయుధములను ధరించిన వారుందురు. వారు అష్టమంత్రిణులు. దేవతో సమానమైన సుఖభోగములను అనుభవించుచుందురు. పాండిత్యము కలిగినవారు. ఇంగిత మెరిగినవారు. సమస్త లోకముల వార్తలను తెలుపజాలినవారు. అన్ని పనులందునూ వారు చాతుర్యము కలవారు. స్వామి కార్యపరాయణులు. అతిలోక సుందరులు. దేవి మనస్సును బాగుగా అర్థము చేసికొనినవారు. ముత్యాల ప్రాకారమునకెగువ లోపలి వైపున మరకత ప్రాకారము విరాజిల్లుచుండును. అది కూడా 10 యోజనముల ఎత్తున కలదు. భోగభాగ్యముల కాటపట్టు. అందలి వేల భవనములు మరకత మణులతో నిర్మింపబడి కాంతులు విరజిమ్ముచుండును. అచట 6 కోణములందు గాయత్రి, సావిత్రి మొదలగు దేవతలు కలరు. అక్కడ 64 ఆగమములు స్వరూపములు ధరించి భాసించుచుండును. అగ్నికోణమున చేతులందు రత్న కుంభము, మణికరండము ధరించి కుబేరుడు వెలుగొందుచుండును. ధనపతి అక్కడ తన దేవితో గణములతో కూడి నివసించుచుండును. పడమటి కోణమున కామదేవుడు రతిదేవితో కూడి చెలువు మీర నివసించుచుండును. అతడు పాశాంకుశములను, చెరకు, విల్లు, అమ్ములను ధరించి శృంగారాది రసములు మూర్తిమంతులై సేవించుచుండ సొబగుగనుండును. గణపతి విభూతులెన్ని కలవో అన్నియూ అచట గొప్ప సంపదలతో తులతూగుచుండును. అచట బ్రహ్మాదులు, దేవతలు అందరూ జగదీశ్వరిని నిత్యము సేవించుచుందురు. మరకత ప్రాకారమున కెగువ లోపల 10 యోజనముల ఎత్తుగల పగడాల ప్రాకారము మెరయుచుండును. దాని నడుమ ఉన్న భవనములన్నీయు పగడాల వలె ఎర్రగా మిరుమిట్లు గొలుపుచుండును. దాని నడుమ పంచభూతముల స్వామినులైదుగురు కలరు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచుష్మ అనువారలు పంచభూతముల వంటి కాంతి గలవారు. వరాభయ పాశాంకుశములు ధరించి పెక్కు సొమ్ములతో దేవి వలె వేషభూషలు గలిగి నవయౌవనముతో గర్వించియుందురు. పగడాల ప్రాకారమునకు ముందు పెక్కు యోజనముల వైశాల్యము గల నవరత్న ప్రాకారము కలదు. అందు ఆమ్నాయ దేవతల భవనములు చాల కలవు. అచటి చెరువులు కొలకులును నవరత్నమయములే. అచట శ్రీదేవి మహా అవతారములు ప్రకాశించుచుండును. పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, రాజకాళి, తారషోడసి, భైరవి, మాతంగి మొదలగు 10 మహావిద్యలచట స్వరూపము ధరించి ప్రకాశించుచుండును. అచట సకల దేవి రూపములు తమ తమ ఆవరణ దేవతలతో భూషణములు ధరించి కోటి సూర్యుల కాంతితో విరాజిల్లుచుందురు. అచటనే 7 కోట్ల మహామంత్రములు రూపుదాల్చి శోభిల్లుచుండును. నవరత్న ప్రాకారమునకు ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వలముగా ప్రభలు విరజిమ్ముచుండును. అందలి ప్రతి వస్తువు కూడా చింతామణులతో నిర్మింపబడినదే. సూర్యకాంత, చంద్రకాంత, శిలలతో మెరుగుకాంతుల మణులతోనూ నిర్మింపబడిన వేలమణి స్తంభములచట దివ్యకాంతుల వెదజల్లుచుండును. చింతామణుల మధ్య భాగమున శ్రీదేవి దివ్య మందిరము విరాజిల్లుచున్నది. ఆ దివ్య మండపమునకు వేయి మణి స్తంభములను నాలుగు మండపములను శోభించుచుండును. అందొకటి శృంగార మండపము, రెండవది ముక్తి మండపము, మూడవది జ్ఞాన మండపము, నాలుగవది ఏకాంత మండపము అని ప్రసిద్ధి నొందినవి. వీటి యందెన్నియో మణులు అరుగులు కలవు. అవి అనేక ధూపముల సువాసనలతో నిత్యము పరిమళముల వెదజల్లుచుండును. ఈ నాల్గింటిలో ప్రతి మండపమును కోటి సూర్యకాంతులు విరజిమ్ముచుండును. ఆ మండపములకు నాలుగు వైపులా కాశ్మీర వనములు కనులకింపుగా ఉండును. అచ్చట మంచి మల్లె పువ్వుల తోటలు కుందవనములను ఎన్నో పరిమళాలను వెదజల్లుచుండును. ఆ తోటలందే ఎన్నియో మదించిన మృగములు స్వేచ్ఛగా తిరుగుచుండును. అక్కడ రత్నాల మెట్లు గల సరస్సులతో మహాపద్మవనములు గలవు. ఆ పద్మములందు మకరందము జాలువారుచుండును. తుమ్మెదలు ఝంకారములతో చెవులకు ఆనందము చేకూర్చుచుండును. హంస కారండవాది పక్షులు చూడముచ్చటగా విహరించుచుండును. ఆ దివ్యవనములందలి సువాసనలు నాలుగు దిక్కులకు వ్యాపించుచుండును. శృంగార మండపమందు దేవతలు మధుర సుందర స్వరములతో దివ్యగానము ఆలాపించుచుందురు. అచట దేవతలందరూ సభాసదులై వినుచుందురు. శ్రీ జగదంబదేవి వారి నడుమ దివ్య సింహాసనముపై విరాజిల్లుచుండును. జగదంబ ముక్తి మండపమందుండి బ్రహ్మాండమందలి మహాభక్తులకు ముక్తి భాగ్యమును ప్రసాదించుచుండును. జ్ఞాన మండపమందుండి జ్ఞానకాంతుల వెలిగించుచు విధేయులగు వారికి పరమ జ్ఞానము ఉపదేశించుచుండును. నాల్గవ మండపమునందు దేవి తన మంత్రిణులతో కొలువుండి లోకరక్షణ గూర్చి ఆలోచించుచుండును. చింతామణి గృహమందు శక్తి తత్వాత్మకములైన పదిమెట్ల వరుసతో దివ్యకాంతులు విరజిమ్ము మంచము శోభిల్లుచుండును. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు ఆ మంచమునకు నాలుగు కోళ్లు, సదాశివుడు ఆ నాలుగు పాదములపై పలకగా అలరారుచుండును. దానిపై త్రిభువనేశ్వరుడు మహాదేవుడు అయిన కామేశ్వరుడు విరాజిల్లుచుండును. శ్రీ త్రిభువనేశ్వరీ దేవియే తన లీలా విలాసమునకు రెండు రూపములు ధరించును. ఈ సృష్టికి మొట్టమొదట మహాదేవుడు త్రిభువనేశ్వరికి అర్ధాంగుడయ్యెను. అతడు మన్మధుని దర్పమడచుటకు పూనిన కోటి మదన సుందరుడు. అతనికి ఐదు ముఖములు, మూడు నేత్రములు కలవు. మణిభూషణ భూషితుడై అతడు తన హిరణ్య బాహువులతో జింక గొడ్డలి వరద అభయముద్రలు తాల్చి విరాజిల్లుచుండును. ఆ మహాదేవుడు సర్వేశ్వరుడు, పదహారేళ్ల యువకుడు. కోటి సూర్యుల వెలుగు, కోటి చంద్రుల చల్లదనము గల దేవుడు. అతడు శుద్ధ స్ఫటికము వలె ప్రకాశించువాడు. ముక్కంటి దయతో చల్లని చూపులు విరజిమ్మువాడు. అట్టి త్రిభువనేశ్వరునికి ఎడమ ప్రక్కన శ్రీ త్రిభువనేశ్వరీదేవి నవరత్నములు పొదిగిన వడ్డాణముతోనూ మేలిమి బంగారమున వైడూర్యములు పొదిగిన చేతి కంకణములతోడను ప్రకాశించుచుండును. మేలిమి బంగారముతో చేయబడిన శ్రీ చక్రాకారము గల తాటంకముల కాంతులతో అందమైన ముఖ పద్మముగలదై దేవి ప్రకాశించుచుండును. ఆమె ముఖకాంతి ముందు చంద్రుడు వెలవెలబోవుచుండును. దొండపండు కంటే అందమైన క్రింది పెదవితో నుదుటిపై కుంకుమ కస్తూరి తిలకముల సౌభాగ్యముతో దివ్యకాంతియుతమైన ముఖముతో దేవి వెలుగొందుచుండును. సూర్యచంద్రకాంతులను మించిన దివ్య చూడామణి శిరోభూషణముగా కలదియై ఉదయించుచున్న శుక్ర నక్షత్రము వంటి నానాభరణము కలిగియున్నది. మంచి జాతి ముత్యాల గుత్తులతో శోభిల్లు చింతాకు పదకము వ్రేలాడు మెడగలది. మంచి గంధము కర్పూరము కుంకుమ పువ్వు అలదిన వక్షస్థలము గలది. చిత్ర విచిత్రములైన అనేకాభరణములు ధరించినది. శంఖము వంటి కంఠము గలది. దానిమ్మ పండు గింజల వంటి పలు వరుసగలది. గండు తుమ్మెదలు మూగిన ముంగురులతో కూడిన ముఖ పద్యము గలది. సుడి వంటి నాభిగలది. మాణిక్యములు పొదిగిన బంగారు టుంగరములతో శోభిల్లు చేతివ్రేళ్ళుగలది. కమలదళ కాంతుల విరజిమ్ము మూడు నేత్రములతో నొప్పారున్నది. మహోజ్వలమైన సర్వకళల విరజిమ్ము సహజ లావణ్య శోభగలది. రత్నాల కంకణములు గలది. మెడలో మణుల ముత్యాహారములందు తరళమను బంగారు పద్మము గలది. రత్నపు ఉంగరాల కాంతుల చిమ్ము వ్రేళ్ళుగలది.